जय श्री राम। श्री राम शरणम मम। परम భాగవతుల రామ్ శ్రీమద్ రామాయణంలో 6 కాండలు అయినవి 7వ కాండలో ప్రవేశిస్తున్నాం. ఏడైన 8లో తస్యత్వేవం ప్రభావస్య ధర్మజ్ఞస్య మహాత్మనః సుతార్థం తప్యమానస్య నాసీత్ వంశకరస్సుతః. ఆయన దశరథ చక్రవర్తి. అంతా బాగున్నది, ప్రజలు బాగున్నారు, పట్టణము అలాగే మంత్రులు సచివ సంపత్తి అంతా బాగున్నాయి, కానీ ధర్మజ్ఞుడు మహాత్ముడు అయినటువంటి ఆయనకి కుమారుడు వంశకరుడైనటువంటి కొడుకు ఈ పుట్టలేదు. అందుకని అతడు అందుకోసమై ఆలోచన చేస్తూ ఉన్నాడు. చింతయానస్య తస్యైవం బుద్ధిరాసీన్ మహాత్మనః సుతార్థం హయమేధేన కిమర్థం నయజామ్యహం. సనిశ్చితాం మతిం కృత్వా యష్టవ్యమితి బుద్ధిమాన్ మంత్రిభిః సహ ధర్మాత్మా సర్వైరేవ కృతాత్మభిః. తతోబ్రవీదిదం రాజా సుమంత్రం మంత్రిసత్తమం శీఘ్రమానయమే సర్వాన్ గురూన్ తాన్ సపురోహితాన్. ఆయన అశ్వమేధ యాగం చేయాలని అనుకున్నాడు. అనుకొని దాని ద్వారా కొన్ని దోషాలన్నీ నశించిపోతాయి, ఏదైనా అడ్డుపడుతూ ఉంటే అనే భావనతో మంత్రులను పిలిపించాలటానికై సుమంత్రుడిని పిలిచి ఆ సుమంత్రుడితో చెప్పాడు. శీఘ్రమానయమే సర్వాన్ గురూన్ తాన్ సపురోహితాన్. శీఘ్రంగా తీసుకురావయ్యా గురువులను పురోహితులను. తతస్సుమంత్రస్త్వరితం గత్వా త్వరిత విక్రమః సమానయత్ సతాన్ సర్వాన్ సమస్తాన్ వేదపారగాన్. అవేదపారగులైనటువంటి వారిని అందరినీ కూడా ఆ సుమంత్రుడు పిలిచాడు. సుయజ్ఞం వామదేవం చ జాబాలిమధ కాశ్యపం పురోహితం వశిష్టం చ ఏచాన్యై ద్విజసత్తమాః. కొంతమంది పేర్లు చెప్పి ఇంకా మిగిలినటువంటి వీరిని అందరినీ అంటున్నారు. సుయజ్ఞుడు, వామదేవుడు, జాబాలి, కాశ్యపుడు, వశిష్ఠుడు. తాన్ పూజయిత్వా ధర్మాత్మా రాజా దశరథస్తదా ఇదం ధర్మార్థసహితం శ్లేక్ష్ణం వచనముబ్రవీతు. వారిని పూజించి మంచి మృదువైన మాటలతో ఇలా అంటూ ఉన్నాడు దశరథ చక్రవర్తి. మమ లాలప్యమానస్య పుత్రార్థం నాస్తి వై సుఖం తదర్థం హయమేధేన యక్ష్యామీతి మతిర్మమ. తదహం యష్టుమిచ్ఛామి శాస్త్రదృష్టేన కర్మణ కథం ప్రాప్స్యామ్యహం కామం బుద్ధిరత్ర విచార్యతాం. అయ్యా, నాకు కుమారుడు కలగలేదు, బాధగా ఉన్నది, కనుక తమరంతా దయచేసి ఎలా ఏ పని చేస్తే బాగుంటుందో అదంతా నాకు సెలవీయండి. తతస్సాధ్వితి తద్వాక్యం బ్రాహ్మణాః ప్రత్యపూజయన్ వశిష్ట ప్రముఖాః సర్వే పార్థివస్య ముఖాచ్యుతం ఊచుశ్చ పరమప్రీతాః సర్వే దశరథం వచః. సంభారా సంభ్రియంతాం తే తురగశ్చ విముచ్యతాం సర్వధా ప్రాప్స్యసే పుత్రాన్ అభిప్రేతాంశ్చ పార్థివ యస్యతే ధార్మికీ బుద్ధిరియం పుత్రార్థమాగత. ఏ అశ్వమేధయాగం చేయాలి అని దశరథ చక్రవర్తి చెప్తే ఇంకేది చేస్తేనా బాగుంటుందని అంటే, బాగుందయ్యా, అశ్వమేధమే చేయవుదాం, చాలా బాగుంది, కనుక దానికి తగినటువంటి సంభారాలన్నీ సేకరించాలయ్యా, మంచి గుర్రం కావాలి అని, నీ బుద్ధి చాలా బాగున్నది అంటే. తతఃప్రీతో అభవద్ రాజా శ్రుత్వా తద్విజభాషితం అమాత్యాంచ అబ్రవీద్ రాజా హర్షపర్యాకులేక్షణ. గురువులు చెప్పిన తర్వాత మంత్రులతో అంటూ ఉన్నాడు ఆయన. సంభారా సంభ్రియంతాం మే గురూణాం వచనాదిహ సమర్థాధిష్ఠితశ్చాశ్వశోపాధ్యాయో విముచ్యతాం సరైవాశ్చ ఉత్తరే తీరే యజ్ఞభూమిర్విధీయతాం శాంతయశ్చ అభివర్ధంతాం యథా కల్పం యథా విధి శక్యః ప్రాప్తుమయం యజ్ఞః సర్వేణాపి మహీక్షితః నాపరాధో భవేత్ కష్టో యజ్ఞస్మిన్ క్రతుసత్తమే ఛిద్రం హి మృగయంతే అత్ర విద్వాంసో బ్రహ్మరాక్షసాః నిహతస్య చ యజ్ఞస్య సజ్జః కర్త వినశ్యతి. కనుక సంభారాలు సేకరించాలి. సామాన్యమా యజ్ఞం అంటే మరి అందరికీ కూడా యజ్ఞ సమయంలో భోజనాలు పెడుతూ ఉండాలి, అందరికీ కూడా దానాలు చేస్తూ ఉండాలి, అలా మంచి అశ్వమును సంపాదించాలి. తగినటువంటి వారు ఋత్విక్కులు, ఉపాధ్యాయులు, వేద పాఠకులు అందరినీ కూడా సమకూర్చుకోవాలి. ఏ విధమైనటువంటి అపరాధం జరిగినా కూడా ప్రమాదమే అది. బ్రహ్మరాక్షసులందరూ కూడా ఎక్కడ ఏమి దొరుకుతూ ఉందో సందు, ఏదైనా మంత్రలోపమో క్రియాలోపమో ఏదైనా జరిగిందంటే వెంటనే వచ్చి పట్టేసుకుంటారు వాళ్ళు. నిహతస్య యజ్ఞస్య సజ్జకర్త వినశ్యతి, ఆ యజ్ఞకర్త నశించిపోతాడు కనుక. తద్యథావిధిపూర్వం మే క్రతురేషు సమాప్యతి దా విధానం క్రియతాం సమర్థాః కరణేష్విహ తథేతి చాబ్రువన్ సర్వే మంత్రినః ప్రత్యపూజయన్. కనుక అంతా దానికి తగిన రీతిలో జాగ్రత్తగా మనము మెలగాలి అని చెప్పాడు ఆయన. పార్థివేంద్రస్య తద్వాక్యం యథాజ్ఞప్తం నిశమ్యతే తథా ద్విజాస్తే ధర్మజ్ఞ వర్ధయంతో నృపోత్తమం అనుజ్ఞాతస్తతసర్వే పునర్జగ్మురు యథాగతం విసర్జయిత్వా తాన్ విప్రాన్ సచివాన్ ఇదమబ్రవీతు ఋత్విగ్భిరుపదిష్టోయం యథావత్ క్రతురాప్యతాం తావద్యూయం చ వవధ సమర్థః కరణేష్విహ ఇత్యుక్త్వా నృపశార్దూలః సచివాన్ సముపస్థితాన్ విసర్జయిత్వా స్వం వేష్మ ప్రవివేశ మహాద్యుతిహి. మంత్రులకు ఇలా చెప్పాడు, జాగ్రత్తగా మనము అన్నీ కూడా సంపాదించుకోవాలి. చైత్ర పౌర్ణమాస్యాం తథైవ కరిష్యామ, రాబోయే చైత్రమాసము పూర్ణిమకు మనం ఆరంభించగలగాలి అని సంభారాలన్నీ తయారు చేయండి అంటూ ఉన్నాడు. ఇంకా సంవత్సర కాలం ఉన్నది, అది ఈ సంవత్సరం నుంచి మరొక సంవత్సరం అన్నమాట. సంవత్సర కాలము ప్రయత్నం చేసి అన్నింటినీ కూడా సేకరించుకొని అప్పుడు ఆరంభించుకోవాలి యజ్ఞాన్ని అంత జాగ్రత్తతో. మరి అప్పుడు సామాన్యం కాదు కదా, ఏమన్నా రెడీమేడా ఎవరున్నారు ఈయటానికి, అవన్నీ కూడా సంపాదించి ఉంచవలసినటువంటివే కనుక ఎంతో జాగ్రత్తగా ఉండాలి అని చెప్పాడు. ఎవరికీ కష్టం కలగకూడదు ఈ సంపాదనలో, ఈ సేకరణలో. అలాగే ఆ తర్వాత ఎవరు కష్టపడకూడదు, ఎవడిని బాధ పెట్టి చేసినా అది మంచి యజ్ఞము అవ్వదు, అనిపించుకోదు, సాత్విక యజ్ఞం కాదు అది అని చెప్పి వెళ్ళాడు ఆయన. ఇచ్చుక్త్వా అలా చెప్పి గృహమునికి అంతఃపురానికి వెళ్ళిపోయాడు దశరథ చక్రవర్తి. ఆ గురువులు చెప్పారు, వారి దారిని వాళ్ళు వెళ్ళారు, మంత్రులు వీరి దారిని వీరు వెళ్ళారు. ఇక తర్వాత తతస్సగత్వా తాః పత్నీః నరేంద్రో హృదయప్రియాః ఉవాచ దీక్షా ఇంశత దీక్షాం విశత ఏక్ష్యేహం సుతకారణాత్ తాసాం తేనాతికాంతేన వచనేన సువచ్చస ముఖపద్మాన్యశోభంత పద్మానీవ హిమాచ్యయే. అంటే వాళ్ళందరూ కూడా భార్యలకు పోయి చెప్పాడు, మనం ఇలా యజ్ఞం చేయబోతూ ఉన్నాం, దీక్షలో ఉండాలి అని చెబితే బిడ్డల కోసం చేస్తూ ఉన్నాము అని. అంటే పట్టమహిషులకే చెప్పినటువంటిది, వాళ్ళు కూడా చాలా సంతోషించారట. వారి ముఖ పద్మములన్నీ కూడా వికసించిని, అశోభంత వికసించిని, హిమ అచ్చయే అంటే మంచు కాలం వెళ్ళిపోయిన తర్వాత ఎలా పద్మాలు వికాసం పొందుతాయో అలా మంచు కాలంలో మురుచుకుపోతాయి. కనుక మంచుకాలము హేమంత ఋతువు వెళ్ళిన తరువాత పద్మములు వికసించినట్లుగా వారి ముఖాలు వికసించినవి అన్నది. శ్రీమద్ రామాయణే బాలకాండే అష్టమ సర్గ. ఇక్కడ ఎందుకో మరి ఆయన మరి సర్గాంతంలో మార్చలేదు, చూద్దాం ఇంకా తర్వాత. ఏతత్సృత్వా రహస్సూతో రాజానమిదమబ్రవీతు. సూతుడు రహస్యంగా చెబుతూ ఉన్నాడు రాజుగారితో. ఋత్విగ్భిరుపదిష్టోయం, సూతుడంటే సుమంత్రుడనే, పురావృత్తో మయాశ్రుత సనత్కుమారో భగవాన్ పూర్వం కథితవాన్ కథాం ఋక్షిణాం సన్నిధ ఋషీణాం సన్నిధౌ రాజం స్తవ పుత్రాగమం ప్రతి కాశ్యపశ్యతు పుత్రోసి విభండక ఇతి శ్రుత ఋష్యశృంగ ఇతి ఖ్యాత తస్య పుత్రో భవిష్యతి సవనే నిత్య సంవృద్ధో మునిర్వనచరస్సదా నాణ్యం జానాతి విప్రేంద్రో నిత్యం పిత్రనువర్తనాతు. అయ్యా, నేను పూర్వం సనత్కుమార మహర్షి కొందరికి చెప్తూ ఉంటే విన్నాను, ఇది చాలా రహస్యం. రాబోయే కాలంలో దశరథ చక్రవర్తి చేత యజ్ఞం చేయించేటటువంటి వాడు విభాండక ఋషి కుమారుడైన ఋష్యశృంగుడు అని చెబుతున్నాడు ఆయన. నాణ్యం జానాతి అద్వైవిధ్యం బ్రహ్మచర్యస్య భవిష్యతి మహాత్మనః లోకేషు ప్రథితం రాజన్ విప్రైశ్చ కథితం సదా తస్యైవం వర్తమానస్య కాలసమివర్తత అగ్నిం శుశ్రూషమానస్య పితరంచ యవస్వినం ఏతస్మిన్నేవ కాలే తు రోమపాదః ప్రతాపవాన్. ఆయన బ్రహ్మచర్యము చేస్తూ ఉన్నాడు, ద్వైతీభావము అంటే దానికి భంగం ఏర్పడింది అది చెబుతూ ఉన్నానయ్యా. ఆ కాలంలో రోమపాదుడు అనేటటువంటి ఆయన రాజ్యపాలన చేస్తూ ఉన్నాడు. అంగేషు ప్రజితో రాజా భవిష్యతి మహాబల తస్య వ్యతిక్రమాద్రాజ్ఞో భవిష్యతి సుదారుణ అనావృష్టి సుఘోరా వై సర్వభూత భయావహ. ఆ రోమపాదుని రాజ్యంలో అంగదేశం అది వర్షాలు లేకుండా పోయినాయి, కరువు వచ్చేసింది. అనావృష్ట్యాం తు వృత్తాయాం రాజా దుఃఖ సమన్విత బ్రాహ్మణాం శృతబుద్ధాంచ సమానీయ ప్రవక్షతి భవంత శృతధర్మాణో లోకచారిత్రవేదినః సమాదిశంతు నియమం ప్రాయశ్చిత్తం యదా భవేతు అని బ్రాహ్మణులను పిలిచాడు. బ్రాహ్మణులు అంటే వేదపాఠకులు, శుచి శుభ్రంగా ఉండేటటువంటి మహాపురుషులు అప్పటి వారందరూ కూడా. ఈ కాలం వేరు ఆ కాలం వేరు కనుక దానికి కాల వ్యత్యాసం తెలియకుండా మనమేమీ విమర్శించకూడదు. ఆనాడందరూ చదువుకున్నటువంటి వారు మహాపురుషులు. భవ వక్ష్యంతితే మహీపాలం బ్రాహ్మణ వేదపారగా విభండక సుతం రాజన్ సర్వోపాయైర్హానయా. అయ్యా ఏ ప్రయత్నాలు పనికిరావండి, మహాపురుషుడైనా ఆయన అడుగు పెడితే వర్షాలు పడతాయి. మరి ఒక్కొక్కరు ఆ అడుగు పెట్టిన విశేషం చేత కరువు వచ్చినా లేదు సంపదలు వచ్చినా అని చెప్పారు. అతన్ని పిలిపించు, ప్రయచ్చ కన్యాం శాంతాం వై విధినా సుసమాహిత. నీ కుమార్తె కన్య శాంతం ఉన్నది కదా, ఆవిడ నుంచి వివాహం చెయ్యి. తేషాంతు వచనం శ్రుత్వా రాజా చింతాం ప్రపత్స్యతే కేనోపాయేన వై శక్య ఇహానే తుం సవీర్యవాన్ తతో రాజా వినిశ్చిత్య సహ మంత్రిభిరాత్మవాన్ పురోహితం మమాత్యాంచ తత ప్రేష్యతి సత్కృతాన్. తే తు రాజ్ఞో వచ శ్రుత్వా వ్యధిత వినతాననాహ నగచ్చే మృషేభేత అనునేష్యంతి తం నృపం వక్ష్యంతి చింతయిత్వా తే తస్యోపాయాంశ్చ తత్ క్షమాన్. హనుమంతుల్ని వాళ్ళని పిలిచి తీసుకురావాలి అని అంటే వాళ్ళు భయపడ్డారు. అమ్మో అతన్ని తీసుకురావటం అంటే మాటలు కాదు, ఆయన తండ్రి వెంట ఎప్పుడూ ఉంటాడు. ఆ కుమారుడిని తీసుకురావటం అంటే సాధ్యపడే పని కాదు. ఆనేష్యామో వయం విప్రం నచ దోషో భవిష్యతి ఏవం అంగాధిపే నైవ గణికాభిరుషే సుతః ఆనీతో వర్షయద్దేవ శాంత చాస్మై ప్రదీయతే ఋష్యశృంగస్తు జామాత పుత్రం స్తవ విధాస్యతి సనత్కుమార కథితమేతావద్వ్యాహృతం మయా అధహృష్టో దశరథ సుమంత్రం ప్రత్యభాషత యథ ఋష్యశృంగస్త్వానీతో విస్తరేణ త్వయా ఉచ్యతాం. అప్పుడు వారు భయపడితే గణికలు వేశ్యలను పంపించి పిలిపించాడు రాజు. ఆ శాంతనిచ్చి వివాహం చేశాడు, వర్షాలు పడిని. అతడు మహాపురుషుడు, అతడు వచ్చి నీకు యజ్ఞం చేస్తాడు అని సనత్కుమార మహర్షి చెప్పగా నేను విన్నాను అన్నాడు. అంటే ఋషులు చెప్పుకున్నారు రాముని యొక్క అవతారానికి ముందే అవతరిస్తాడు విష్ణుమూర్తి రామరూపంతో అనేది చాలామంది ఋషులు తెలుసు చెప్పుకున్నారు వాళ్ళందరూ. ఇది నేను విన్నాను అని ఋష్యశృంగుడు సనత్కుమారుడు చెబితే చాలా బాగుంది, అసలు ఎలా తీసుకొచ్చారో అది కాస్త విశదంగా చెబుతూ అన్నాడు ఆయన. అలాగే అని ఆయన చెప్పడానికి ఆరంభించాడు. తర్వాత ఆ కాండలో చూద్దాం, సర్గలో చూద్దాం. ఇది శ్రీమద్ రామాయణి బాలకాండే నవమ సర్గ. 9 సర్గలు పూర్తి చేసి పూర్తయిన ఇప్పటికీ. జై శ్రీరామ్, శ్రీరామ శరణం మమ.